పమ్మలు పప్పలు ఐ లవ్ యు, అతుపులు ఉప్పులు ఐ లవ్ యు, ఇటప్పులు షేపులు ఐ లవ్ యు, ఎర్రెప్పులు మాపులు ఐ లవ్ యు. ఏమి చదువో ఏమి బ్రతుకో, చీకటైతే పాడు కలలే. ఓ పాపలు పాపలు ఐ లవ్ యు, అతుపులు ఉప్పులు ఐ లవ్ యు, ఇటప్పులు షేపులు ఐ లవ్ యు, ఎర్రెప్పులు మాపులు ఐ లవ్ యు. వయసు అమ్మడు చదువైపోగానే పద పెళ్ళంటారు మొగుడు కురుడు పెరడు. ప్రిపరేషన్ లేని ఎగ్జాములోన పాసో ఫెయిలో తెలుసా, అనుమానం లేని అనుభవం ఉండాలి అప్పుడే కాదే హల్లత. ఆకాశలు పాటలు ఉంటే ఒక్కొక్కరి చోకిరి ఐ లవ్ యు. అందం ఆనందం మందం మన బంధం అందో ఇంతో సంతోషం సత్యం. పాపలు పాపలు ఐ లవ్ యు, ఆ చూపులు ఉప్పులు ఐ లవ్ యు, నీ తప్పులు షేపులు ఐ లవ్ యు, రేపులు మాపులు ఐ లవ్ యు. ఏమి చదువో ఏమి బ్రతుకో, అయ్యో చీకటైతే పాపలు పాపలు ఐ లవ్ యు, ఆ చూపులు ఉప్పులు ఐ లవ్ యు, నీ టాపులు షేపులు ఐ లవ్ యు. Shapeful, I love you.